ಗುವ ಮುದ್ದು ಗುವ ಹೇ ಗುವ ಚಿಟ್ಟಿ ಗುವ ఓ జోడు ఉంటే దాన్ని తోడి తెచ్చి మా పంచలోకి వచ్చి గూడు కట్టు తోట్లాట ఇల్లు కట్టు బంగారు గూడు ఇప్పుడు ఇల్లాలు లేదు వచ్చిన తోటి పాడు ఏ గువ్వ చిట్టి గువ్వ ఏ గువ్వ ఎవరే అది ఎవరే ఏ ఎవరే ఎవరే ఎవరే అది